ప్రారబ్ధ విచారము నిదిధ్యాసన శిలస్య బాహ్య ప్రత్యేక్షతే బ్రవీతి శృతిరేతస్య ప్రారబ్ధం ఫలదర్శనాత్. 447. నిదిధ్యాసన శిలస్య నిదిధ్యాసనము చేయు స్వభావము కలవానికి బాహ్య ప్రత్యహ బాహ్య విషయ జ్ఞానము ఈక్షతే కనబడుచున్నది. ఏతస్య ఇతనికి ఫలదర్శనాత్ సుఖదుఃఖానుభవ రూపముగు ఫలము కనబడుట వలన ప్రారబ్ధం ప్రారబ్ధమును శృతహకుతి బ్రవీతి చెప్పుచున్నది. చేయుటేందు విపరీత భావన తొలగుటకై నిదిధ్యాసన శిలస్య నిదిధ్యాసనము స్వభావము గలవానికి లేదా నిదిధ్యాసనమే స్వభావముగా గలవానికి బాహ్య జ్ఞానము కనబడుచున్నది. అతడు కూడా బుద్ధిని ఆత్మపై స్థిరముగా నిలుపుటకై ఎల్లప్పుడూ ప్రయత్నము చేయుచుండుట కానవచ్చుచున్నది కదా. ఏతస్య ఈ ధ్యాతకు ఫలదర్శనాత్ సుఖదుఃఖానుభవము కనబడుట వలన శృతి ప్రారబ్ధమును చెప్పుచున్నది. అనగా అట్టి ధ్యాత కూడా ప్రారబ్ధమును అనుభవింపవలసియుండునని చెప్పుచున్నది. కర్తృత్వము దోహకరూప మగుట వలనను ధ్యానము పూర్తియేను పిమ్మట దేహాదిభావము కలుగుటకు కూడా అవకాశముండుట వలనను నిదిధ్యాసన మనునది సవికల్పక సమాధారూప మగుట వలనను పూర్వకర్మానుసారముగా సుఖము కాని దుహఖము కాని భాసింపవచ్చును. అది నిదిధ్యాసనము సవికల్పక సమాధి యను విషయము. 510. వివేక చూడామణి శృతేహ శతగుణం విద్యాత్ మననం మననాదపి నిదిధ్యాసం లక్షగుణ మననం నిర్వికల్పకం. 365. నిర్వికల్పక సమాధినా స్ఫుటం బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం నాణ్యథా చలతయా మనోగతేహ ప్రత్యయాంతర విమిశ్రితం భవేత్. 366. అను శ్లోకములు చెప్పబడినది. అటులే ఇచ్చట కూడా బాహ్య ప్రత్యయము బాహ్య ప్రత్యయముండునప్పుడు ప్రారబ్ధానుసారముగా సుఖము కాని దుహఖము కాని కలుగునని చెప్పబడినది. కావుననే నహవై సశరీరస్య ప్రియాప్రియో రపహతిరస్తి. శరీరమున్నంతవరకును ప్రియాప్రియములు పూర్తిగా తొలగవు అను శృతివాక్యము ఒప్పపన్న మగును అప్పుడు నిదిధ్యాసన సమయమున ఇంకను బ్రహ్మసాక్షాత్కారము కలుగకుండుటచే అధ్యాస తొలగదు. అప్పుడు శరీరాత్మలకు అధ్యానచే ఏర్పడిన సంబంధము ఉండుటచే సశరీరత్వముండును కావున తస్యే తావదేవ చిరం ఇత్యాది శృతియు భోగేన త్వతరే ఇత్యాది సూత్రమును అట్టి నిదిధ్యాసనశీలుని గూర్చి చెప్పినవి ఏలన ప్రారబ్ధాదికము అనాత్మధర్మముగాన నిర్గుణ బ్రహ్మవేత్తకు అది ప్రారబ్ధాదికము అసంభావ్యము ఉండుననియు అవ పై శ్లోకములో చెప్పిన విషయమునకు అపపత్తి చూపుచున్నాడు. సుఖాద్యనుభవో యావత్ తావత్ ప్రారబ్ధమిష్యతే ఫలోదేహ క్రియాపూర్వో నిష్క్రియో నహి కుత్రచిత్. 448. ప్రారబ్ధ విచారము. 511. సుభాద్యనుభవ సుఖాదుల యొక్క అనుభవము యావత్ ఎంతవరకు ఉండునో తాపత్ అంతవరకును ప్రారబ్ధం ప్రారబ్ధము ఇష్యతే అంగీకరింపబడును. ఫలోదేహ ఫలము యొక్క పుట్టుక క్రియాపూర్వ క్రియపూర్వమునందు కలది అనగా ఫలము క్రియవలన జనించును. కుత్రచిత్ ఎక్కడను నిష్క్రియ క్రియలేనిది నహి ఉండదు కదా. ఎంతకాలము సుఖాద్యనుభవముండునో అంతవరకును ప్రారబ్ధమున్నట్లు అంగీకరింపబడును. అందులకు కారణము చెప్పుచున్నాడు. హీందువలన అనగా ఫలోదేహ సుఖము యొక్క ఉదయముగాని దుహఖము యొక్క ఉదయముగాని క్రియాపూర్వ క్రియాపూర్వమునందు కలది కర్మజన్యము అని అర్థము. ఎచుటను కూడా నా నిష్క్రియ కర్మ లేకుండా కలగదు. నిమిత్తము లేని కార్యముండదు కదా. సుఖదుహఖములు సదసత్యర్మల వలన మాత్రమే కలుగుచుండును. కర్మఫలము అనాత్మకు సంబంధించినది కావున ఆత్మకు అనాత్మలకు దేహాదుల విషయమున తాదాత్మ్యాధ్యాసము లేనిచో కర్మఫల సంబంధమే ఉండదు. కావున బాహ్య ప్రయత్నము చేసెడు ధ్యానశీలునకు కర్మలననుసరించి భోగము కలుగుచుండును అని ఉపపాదింపబడినది. అవ పూర్వోక్తములగు శృతి సూత్రములు మందశంకకు సమాధానము చెప్పుటకు ఉద్దిష్టమైనవి అని చెప్పనున్నవారే ముందుగా తదధిగమ ఉత్తర పూర్వాఘయో రశ్లేష వినాశ బ్రహ్మ సాక్షాత్కారము లభించిన పిమ్మట రాబో పాపముతో కర్మతో సంబంధముండదు వెనుకటిది నశించును అను బ్రహ్మసూత్రముననుసరించియు క్షీయస్తే చాస్య కర్మాణి ఈ జ్ఞాని యొక్క కర్మలన్నీయు క్షీణించును అను శృతిననుసరించియు ఇచట నశించునవి ప్రారబ్ధకర్మ వ్యతిరిక్తములగు కర్మలని గ్రహింపవలెనను నభిప్రాయముతో బ్రహ్మ సాక్షాతారము సంచిత కర్మలను వెనుక ప్రోగుపడియున్న కర్మలను నశింపజేయును అని చెప్పుచున్నాడు. శ్రీవివేక చూడామణి 2. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటశతార్జితం సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్నకర్మవత్ 4.4.9. అహం నేనే బ్రహ్మకర్తృత్వరహితమగు బ్రహ్మను ఇతి అని విజ్ఞానాత్ సాక్షాత్కారము వలన కల్పకోటిశతార్జితం శతకోటి కల్పములలో సంపాదింపబడిన సంచితం సంచితకర్మ ప్రబోధాత్ మేల్కొనట వలన స్వప్నకర్మవత్ స్వప్నములో చేసిన కర్మవలే విలయం ఈ వినాశమును యాతీయు పొందును. అవ దృష్టాంతమును ఉపపాదించుచున్నాడు. యత్కృతం స్వప్నవేళయం పుణ్యం వా పాపముల్బణం సుప్తోర్ధితస్య కిం తత్ స్యాత్ స్వర్గాయ నరకాయ వా. 450. స్వప్నవేళయం స్వప్న సమయమునందు యతే ఉల్పణం తీవ్రమైన పుణ్యం వా పుణ్యము కాని పాపం పాపము కాని కృతం చేయబడినదో తత్ అది సుప్తోష్ఠితస్య నిద్రించి మేల్కొన్నవానికి స్వర్గాయ స్వర్గ హేతువుగాని నరకాయ వానరక హేతువుగాని సాత్ కిం అగున. ఆత్మైకత్వ సాక్షాత్కార మనెడు ప్రబోధమును మెలకువను పొందినవాడును అవిద్య నశించుటచే ఉపాధికృత కర్తృత్వము కూడా లేనివాడును అగుజ్ఞానికి అవిద్య అనెడు నిద్రాసమేమునందు ఆచరించిన కర్మలేవియును ఫలము నియజాలవు అని భావము. అవ అనాత్మాభ్యాసము నశించుటచే సంచిత కర్మలు నశించును అని చెప్పి ఇప్పుడు ఆగామి కర్మలు కూడా సంబంధించవు అని చెప్పుచున్నాడు. కర్మకు ఆశ్రయభూతములగు దేహాద్యనాత్మ పదార్థములతో తాదాత్యాధ్యాసముండుటచే పూర్వము నేనే కర్తనను ప్రారబ్ధ విచారము 518. జ్ఞానముండెడిది అట్టి కర్తృత్వజ్ఞానమున్న కాలమున చేయబడిన కర్మ కూడా ఆకరుత్వజానము నశింపగనే నశించినవి. కర్తృత్వరహిత బ్రహ్మాత్మత్వ సాక్షాత్కారము కలిగినచో అతనికి రాబోవు కర్మలతో సంబంధమే ఉండదని ఇప్పుడు చెప్పబడుచున్నది. స్వమసంగముదాసీనం పరిజ్ఞాయ నభో యథ నశ్లేష్యతే యథః కించిత్ కదాచిద్ భావి కర్మభ్యః. 451. ఆ స్వంతనను అస్యం సంగరహితునిగాను అనగా ఒక్కనిగాను ఉదాసీనం కర్తృత్వము లేని వానినిగను పరిజ్ఞాయ బాగుగా తెలుసుకొని యథః ఆత్మవేత్త సభః యథా ఆకాశము వలె అనగా ఆకాశము ఏ విధముగా జలము వాయువు అగ్ని మొదలగు వాటితో సంబంధించదో ఆ విధముగా కథాచిత్ ఎన్నరను కించిత్ కొంచెమైనను భావి కర్మధ్యః ఆత్మసాక్షాత్కారము కలిగిన పిమ్మట చేసిన కర్మలచే కర్మలు శరీరాదులయందున్నను వాటిచే సప్లై శతే సంబంధింపదు నేను చేయుచున్నాను అను అభిమానమనెడు సంగము లేకపోవుటచే సంబంధింపదు. కర్మతో సంబంధము గల దేహేంద్రియాదులతో తాదాత్మ్యాధ్యానమున్నచో ఆ దేహేంద్రియాదులను బట్టి ఇవి నా కర్మలు అని కర్మావ్యాసము కూడా కలుగును. మూలాజ్ఞానము నశింపగనే అనాత్మలకు దేహేంద్రియాదుల తాదాత్మ్యాధ్యాసము నశింపగా వాటి ధర్మములతో కర్మలతో సంబంధముండదు. ఈ చెప్పిన విషయమును దృష్టాంతమగు ఆకాశమునందు ఉపసాదించుచు దారానికమునందు కూడా సమన్వయించుచున్నాడు. నభో ఘటయోగేన సురాగంధేన లిప్యతే తథాత్మోపాధియోగేన తద్ధర్మైర్నైవ లిప్యతే. 452 శ్రీ వివేక 33. నభః ఆకాశము ఘటయోగేన ఘటముతో సంబంధించి ఉంచుట చేత, సురాగంధన కల్లియుక వాసన చేత సీ లిప్యతే లిస్తము కాదు. తథాత్ అట్లే ఆత్మా ఆత్మా ఉపాధియోగేన ఉపాధులతో సంబంధముండుటచే తద్ధర్మైః ఆ ఉపాధుల ధర్మముల చేత నైవ లిప్యతే లిప్తము కాదు. శ్రీవివేక చూడమని 614. ఆకాశము జగత్తును వ్యాపించి గున్న ఘటావచ్ఛిన్న మగుటచే పరిచ్ఛిన్నమువలే కనబడుచున్నను నిర్మలము మూర్తిరహితము అగుటచే అవచ్ఛేద కనుగు ఘటములోనున్న సుర యొక్క గంధముచేత లిప్పము కాదు. ఈ విధముగనే ఆత్మకూడా ఉపాధి యోగేన విదేహకే వల్యము కలుగు వరకును అనువర్తించు స్థూల సూక్ష్మ శరీర రూపములగు ఉపాధులతో మిథ్యా సంబంధమున్నను తద్ధర్మేహ స్థూల సూక్ష్మ శరీర ధర్మములగు దేవతావందనము తార జపము మొదలగు ధర్మములచే లిప్తము కాదు. అవ ఇప్పుడు భోగేసత్వతరే క్షపేత్వా సంపద్యతే అను సూత్రము యొక్క అర్థమును చెప్పుచున్నాడు. జ్ఞానోదయాత్ పురారబ్ధం కర్మజ్ఞానాన్న నశ్యతి అదత్వా స్వఫలం లక్ష్యముద్దిశ్యోత్సరిష్టబాన్వత్. 453. జ్ఞానోదయాత్ అహం బ్రహ్మాస్మి అను సాక్షాతారము కలుగుటకు పూర్వము ఆరబ్ధం ఫలము నిచ్చుటకు ప్రారంభించిన కర్మ కర్మ స్వఫలం తన ఫలమైన సుఖమును గాని దుహఖమును గాని అవత్వా ఇవ్వకుండగా లక్ష్యం ఉద్దేశ్య లక్ష్యమును ఉద్దేశించి ఉత్సృష్ట బాణవత్ విడువబడిన బాణము వలె ఇది ఉత్తర శ్లోకమునందు స్పష్టీకరింపబడును. జ్ఞానాత్ కర్తరుత్వరహిసత్మ సాక్షాతారము వలన సనస్యతి నశింపదు. వంచితము నశించును కాని ఇది నశింపదు. అవ లక్ష్యముద్దిశ్య ఇత్యాది దృష్టాంతమును స్పష్టీకరించుచున్నాడు. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తౌ బాణః పశ్చాత్తు గోమతౌ న తిష్ఠతి ఛినత్యేవ లక్ష్యం వేగేన నిర్భరం. 454. ప్రారబ్ధ విచారము 515. వ్యాఘ్రబుద్ధ్యా వ్యాఘ్రమనెడు బుద్ధిలో వినిర్ముక్త అహ విడుపబడిన బాణః బాణము పశ్చాత్ తరువాత గోమల గోవు అను బుద్ధి కలుగగా న తిష్ఠతి ఆగదు వేగేన వేగముచే లక్ష్యం లక్ష్యమును నిర్భరం తప్పక చినత్యేవ చంపియే తీరును తప్పక ఈ దుష్ట వ్యాఘ్రమును చంపవలెను అనునభిప్రాయముతో ఆకర్ణాంతము లాగి విడువబడిన బాణము పశ్చాత్ బాణము విడిచిన పిమ్మట గోమతో ఎదుటనున్న వ్యక్తి గోవు అను బుద్ధి కలిగినను న తిష్ఠతి వెనుకకు తిరిగిరాదు వేగముచేత నిర్భరం బాగుగా లక్ష్యం ఎదుటనున్న వస్తువును చినత్యేవ చంపియే తీరును. ఈ విధముగనే కర్మ తవ ఫలమును ఇచ్చుటకు ఉపక్రమించుటచే ఈ నడుమ బ్రహ్మ సాక్షాత్కారము కలిగినను తా నీయవలసిన ఫలమును ఇచ్చియే క్షీణించును. ఇతరే ఫలము నిచ్చుటకు ప్రారంభించిన పుణ్యపాపములను భోగేన ఆ పుణ్యపాప ఫలముల అనుభవము చేత క్షపయిత్వా క్షీణింపజేసుకొని సంపద్యతే విదేహ ముక్తుడగును అని పై బ్రహ్మసూత్రమున కర్ధము. తస్య ఆజ్ఞానికి తావదేవ చిరం అంత ఆలస్యము మాత్రమే ఉండును యావత్ ఎంతవరకు న విమోక్షే ప్రారబ్ధకర్మాధీనత్వముచే శరీరమును విడువడో అథ శరీరపాతానంతరము సంపత్స్యే సంపన్నుడగును అనగా విదేహముక్తి పొందును అని పూర్వోదాహృత శృతికి అర్థము. అవా ఈ శృతి సూత్రములు అర్థమును పూర్వార్ధమున సంగ్రహించి ఉత్తరార్ధమున పరమార్ధమును చెప్పుచున్నాడు. ప్రారబ్ధం బలవత్తరం ఖలు విదాం భోగేన తస్య క్షయః సమ్యజ్ఞానహుతాసనేన విలయః ప్రాక్ సళచితాగామిన. 518. శ్రీ వినేక చూడామణి బ్రహ్మార్మైక్యమవేక్ష్య తన్మయతయాయే సర్వదా సంస్థితాః తేషాం తత్తీతయం నహి క్వచిదపి బ్రహ్మైవతే నిర్గుణం. 455. విదాం జ్ఞానులకు ప్రారబ్ధం ప్రారబ్ధము బలవత్తరం ఖలు బలవత్తరమైనది కదా. భోగేన భోగము చేత తస్య ఆ ప్రారబ్ధము యొక్క క్షయహక్షయము కలుగును. ప్రాక్సంచితాగామినం సంచిత కర్మలకును ఆగామి కర్మలకును సస్యగ జ్ఞానహుతాసనేను ఆత్మజ్ఞానమనెడు అగ్నిచేత విలేహ నాశము కలుగును. బ్రహ్మాత్మక్యం బ్రహ్మాత్మల యొక్క ఐక్యమును అవేక్ష సాక్షాత్కరింపజేసుకొని ఎవరు సర్వదా ఎల్లప్పుడును మైతయ ఆ బ్రహ్మస్వరూపముననే సంస్థితాహ ఉన్నారో తేషాం వారికి తత త్రితయం సంచితాగామి ప్రారబ్ధకర్మలత్రియను క్వచిదపి ఎన్నదును నహీ ఉండదు కదా. తేవారు నిర్గుణం నిర్గుణమైన బ్రహ్మైవ బ్రహ్మమే జ్ఞానము ఏకరూపమేనను సమాధి ప్రకర్షను బట్టి ఏర్పడిన సత్వపత్తి అసంసత్తి పదార్థభావన తుర్యగ అనెడు భూమికలను అనుసరించి బ్రహ్మ సాక్షాత్కారము పొందిన వారిని బ్రహ్మవిద్వరుడు బ్రహ్మవిద్వరీయుడు బ్రహ్మవిత్తు బ్రహ్మవిద్వరిష్ఠుడు అని వారిలో నాలుగు తరగతులుగా విభజించి వ్యవహరించుకు కలదు. తుర్యగా భూమికలో నున్న బ్రహ్మవిద్వవిష్ఠుడు కేవల నిర్గుణ బ్రహ్మరూపు డగుటచే అతనికి పరులుచేయు ప్రబోధము కూడా ఉండదుగాన. ఇతరుల ద్వారా ప్రాప్తించిన విషయములు జ్ఞానము కూడా ఉండదుగాన. అతనికి త్రివిధ కర్మలను ఉండవు. మూడవ భూమికలో ఉన్న బ్రహ్మవిద్వరియసునకు పరకృతమగు ప్రబోధము కలిగినప్పుడు ప్రపంచభానము కలుగును. అప్పుడు ప్రారబ్ధకర్మ తన వ్యాపారమును చేయుటచే మహావిష్ణువు చేసిన పాంచజన్య ధ్వనిని వినుటచే ప్రహ్లాదునకు కలిగినట్లు అతనికి సమాధి నుండి వ్యుత్థానము కలుగును. రెండవ భూమికలో నున్న బ్రహ్మవిద్వరుడు స్థితప్రజ్ఞుడే యైనను కర్మవశ ప్రారబ్ధ విచారము ముచే స్వయముగనే సమాధి నుండి విష్టకు డగుడు సుఖదుహఖాదులు భానమును పొందుచుండును అను విషయము అర్జునుడు వేసిన స్థితప్రజ్ఞస్య కా భాష ఇత్యాది ప్రశ్నలకు సమాధానముగా భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞలక్షణముల వలన స్పష్టముగా తెలియచున్నది. జ్ఞాన పరిపాకము కొరకై సున్యాసమును స్వీకరించి తను ఉపదేశముచే జనకాదులకు బ్రహ్మ సాక్షాత్కారము కలిగించిన యాజ్ఞవల్క్యదులు మొదట భునికలో ఉన్న బ్రహ్మవిదులు అట్టి విదాం జ్ఞానులకు జ్ఞాన ప్రారబ్ధములలో ప్రారబ్ధము బలవత్తరమైనది అను విషయము ప్రసిద్ధము. ఆ ప్రారబ్ధకర్మ భోగముచేతనే నశించును. సమ్యక్ జ్ఞానహుతాసనైన సభ్యుజ్ఞానమే అగ్ని. దానిచే ప్రాక్సంచితగా మినాం జ్ఞానోదయమునకు పూర్వము చేసిన సంచిత కర్మలకును జ్ఞానానంతరము చేయనున్న ఆగామి కర్మలకును విలేహ నాశము అనగా సుచిత కర్మల వినాశము ఆగామి కర్మల అశ్లేషము కలుగును. బ్రహ్మాత్మైక్యమును అవేక్ష సాక్షాత్కరించుకొని తన్మయ తయాబ్రహ రూపమున ఇచ్చటి మయేట్ ప్రత్యయము స్వార్థము నందే వచ్చినది. దీనికి వికారాద్యర్థము లేవియూ లేవు. ఎవరు ఎల్లప్పుడునూ ఉన్నారో అనగా తుర్యగా భూమికను అధిష్ఠించియున్నారో వారికి తాంత్రితయం ఆ త్రివిధ కర్మయు క్వచిదపి ఎన్నడునూ నహి ఉండదు కదా. అట్టివారు నిర్గుణ బ్రహ్మస్వరూపులే. అందుచే వారి విషయమున సత్తాదిగుణముల వలన కలుగు కార్యముల ప్రసక్తి లేదని భావము అవ ఆ విషయమును స్పష్టీకరించుచున్నాడు. ఉపాధితాదాత్మ్య విహీన కేవల బ్రహ్మాత్మనే వాత్మని తిష్టతో మునేహ ప్రారబ్ధ సద్భావకథ సయుక్త స్వప్నార్థ సంబంధకథేవ జాగ్రత 456 517 18 శ్రీవినేకచూడామణి. ఉపాధితాదాత్మ్య విహీన కేశం బ్రహ్మాత్మనైన దేహేంద్రియాద్యుపాధుల తాదాత్మ్యముతో శూన్యమై కేవల బ్రహరూపముతోడనే ఆత్మని ఆత్మయందు తిష్టత ఉంటున్న మునేహ జ్ఞానికి జాగ్రత మేల్కొన్నవానికి స్వప్నార్థ సత్పున కథేవ స్వప్న విషయములలో నంబంధ మున్నదన్న కథపలే ప్రారబ్ధ సద్భాపకథ మాటపరుసకై నను ప్రారబ్ధమున్నదని చెప్పుట నయుక్తాయుక్తము కాదు. జీవునకు అవన దశలో అజ్ఞానకృతముగు దేహేంద్రియాట్యుపాధితాదాత్మ్యము ఉండెడిది. ఇప్పుడు శృతి ప్రసాదము చేతను, ఆచార్యానుగ్రహము చేతను పరమాత్మ ప్రత్యేగాత్మల ఏకత్వ జ్ఞానాతి శయము కలుగగనే ఉపాధులైన అహంకారాదులతో తాదాత్మ్యము లేనిదియు కేవలము అనగా దేశ కాల వస్తు పరిచ్ఛేదము లేనిదియు నిర్వికల్పము నిష్ప్రపంచములగు బ్రహ్మతో తాదాత్మ్యమును పొంది సభగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని ఓ పూజ్యుడా. ఆ ఆత్మ ఎచ్చట ప్రతిష్ఠితమైనది? తన మహిమేందే ప్రతిష్ఠితమైనది అని శృతి చెప్పిన విధమున ఆత్మని తిష్ఠత ఆత్మయందే ఉన్న పూర్వము ఇతడు ఉపాధులలో ఉండెడివాడు, ఇప్పుడది లేదు అని చెప్పుటకే ఆత్మని తిష్ఠత అని చెప్పబడినది. ఈ విధముగా స్వస్థుడైన తనయందే ఉన్న మునికి ప్రారబ్ధమున్నదని చెప్పుట యుక్తము కాదు. ఇందులకు ఉదాహరణముగా జాగ్రత్త స్వప్నార్థ సమనకథైవ అని చెప్పబడినది అవ ఆ విషయమునే స్పష్టీకరించుచున్నాడు. నహి ప్రబుద్ధః ప్రతిభాసదే హే దేహోపయోగిన్యపి చ ప్రపచ్చే కరోత్యహంతాం మమతామిదత్తాం కింతు స్వయం తిష్ఠతి జాగరణ. 457 ప్రారబ్ధ విచారము 519 న తస్య మిథ్యార్థ సమర్థ నేచ్ఛా న సంగహస్త జగతోపి దృష్ట తత్రానువృత్తిర్యదిచే స్మృషార్తే న నిద్రయా ముక్త ఇతిష్యతే ధ్రువం. 458 ప్రబుద్ధః స్వప్నము నుండి మేలన్ని పురుషుడు ప్రతిభాసదేహే స్వప్నకాలమునందు భాసించిన దేహమునందుగాని దేహోపయోగిని ఆ స్వాప్నదేహమున కుపయుక్తమైన ప్రశ్చపి ప్రపంచమునందుగాని క్రమముగా అహంతాం అహంకారమును మమతాం మమకారమును ఇదంతాం చ ఇది అనుబుద్ధిని నకరోతి చేయుడు. హినిశ్చయము కిస్తు కాని స్వయం తాను జాగరణ మెలకువతో తిష్ఠతి ఉందును. స్వప్నమున తనకు పశ్వాదిమాసము వచ్చినట్లు కనబడినది కదాయని మెలకువ వచ్చిన పిమ్మట తృణాదిభక్షణమును గాని స్వకీయ నియమత్యాగమును గాని చేయుడు కదా. తస్య వానికి మిథ్యార్థ సమర్థ నేచ్ఛా స్వప్నమునందు కనబడిన దేహాదులగు అసత్య విషయములను సమర్థింపలేననెడు ఇచ్ఛ నాస్తి లేదు. తజ్జగతః స్వప్నకాలమునందు భాసించిన అజగత్తు యొక్క సంగ్రహోపి స్వీకారము కూడా నదృష్టః చూడబడలేదు. తత్ర దేహజగదాది రూపమగు ఆ స్వాప్నిక మిథ్యాపదార్థమునందు అనుపృత్యః యది చేత్ జాగ్రత్తాలిక వస్తువు విషయమునందువలే మనస్సునకు అనువృత్తి ఉన్నట్లయితే నిద్రయా నిద్రచేత న ముక్తాః ఇతి విడువబడలేదు అని ధ్రువం నిశ్చయముగా ఇష్యతే అంగీపీకరింపబడిను. తద్వత్పరే బ్రహ్మణి వర్తమానః సదాత్మన తిష్ఠతి నాన్యదీక్షతే స్మృతిర్యథా స్వప్నవిలోకితార్థే తథావిధః ప్రాసనమోచనాదౌ. 459 తద్వత్ స్వప్నము నుండి లేచినవాని వలే పరే బ్రహ్మణి పరబ్రహ్మయందు వర్తమానః ఉండెడివాడు సదాత్మన ఆ సద్రూపముతోడనే ఉండును. అన్యత్ మరియొక దానిని దేనిని కూడా శ్రీవినేక చూడామణి నేషరే చూడనః స్వప్నేలో కిరాలే స్వప్నమునందు చూడబడిన పదార్థముల విషయమున స్మృతి స్మృతి యథాయిట్లు కలుగుచుండునో ప్రాసనమోచనాదౌ ఆహారగ్రహణ విసర్గాదులందు విదహజానికి ప్రవృత్తి తథా అట్టిదే. నిద్రించి మేల్కొనెనవాని వలె పరబ్రహ్మయందు పత్తమానః స్థరముగా నెలకొల్పబడిన మనస్సు కలవాడు సదాత్మన అబాధ్యము అసంగములుగు చిత్తి యొక్క రూపమున ఉండును. మరియొక దానిని దేనిని కూడా చూడడు. ఎత్ర నాణ్యత్ పశ్యతి ఎచట అన్యమును దేనిని చూడడో ఎత్రత్వస్య సర్వమాత్మైవ భూత్ కేసకం పశ్యేత్ అంతయు ఆత్మమయమే అయిన స్థితిలో దేనితో దేనిని చూచును ఇత్యాది శృతులననుసరించి అన్యమనున్నది ఏదీ లేదు కదా. బ్రహ్మవేత్తకు కూడా అన్నభోజన విసర్గాదులున్నవి కదా అను మందబుద్ధి యొక్క శంకకు సమాధానము చెప్పుచున్నాడు. మేల్కొన్న వానికి స్వప్న దృష్ట విషముల స్మృతి కలిగిననో అవి సత్యములు అనేడు అభిప్రాయము. ఏ విధముగా కలుగదో జ్ఞానికి కూడా భోజన విసర్గాదులందు అట్లే. నా ప్రతితిస్తా యోర్బాధ కింతు మిథ్యాత్వ నిశ్చేహ జ్ఞాని దృష్టిలో జీవజగత్తులు బాధితములనగా అతనికి వాటి జ్ఞానమే ఉండదని యర్థము కాదు. అతనికి ఆ రెండును మిథ్యాభూతములను నిశ్చయముందునని యర్థము అని పంచదశిలో చెప్పబడినది. స్వప్నములో తనను వ్యాఘ్రముగా భావించినవాడు కూడా మేల్కొనిన పిమ్మట ఆ వ్యాఘృత్వము సత్యమేయని తలపడు. నాకిట్టి స్వప్నము వచ్చినది కదాయని దానిని స్మరించును. అట్లే జ్ఞానము కలుగుటకు పూర్వము పురుషుడు భోజన విసర్గాదులను చేయు దేహ ఇప్పుడు తన వాస్తవ స్వరూపమును మును నేను అని భావించెను. గ్రహించిన వానికి అహంకారము పోయి భోజనాదులను చేయు శరీరము అతడు సమాధి నుండి బహిర్ముఖుడైనప్పుడు కూడా వేరుగానే కనబడును అని భావము. 520 విచారము 521 ప్రారబ్ధ అప ఆత్మకు ప్రారబ్ధ కర్మ లేదు అను వంశమును యుక్తితో ససుర్థించుచున్నాడు. కర్మణ నిర్మితో దేహ ప్రారబ్ధం తస్య కల్ప్యతాం నానదేరాత్మనో యుక్తం నైవాత్మ కర్మ నిర్మిత. 460 దేహ దేహము కర్మణ కర్మచే నిర్మిత నిర్మించబడినది. ప్రారబ్ధం ప్రారబ్ధము తస్య దానికి కల్ప్యతాం కల్పింపబసుగాక అనదేశి ఆదికహితసుగు ఆత్మనః ఆత్మకు నయుక్తం యుక్తము కాదు. ఆత్మ ఆత్మ జన్మనిర్మిత కర్మలచే నిర్మించబడినది నకాదు. ఆత్మ అనాది ఎనుటకు ప్రమాణము చెప్పుచున్నాడు. అజో నిత్య ఇతి బ్రూతే శ్రుతిరేషాత్వము ఘవాక్ తదాత్మన తిష్ఠతోస్య కుతః ప్రారబ్ధ కల్పన. అమోఘవాక్ అదాధికార్థమును బోధించు వాక్కుగల అనగా అట్టి వాక్కుతో కూడిన ఏషా ఈ శ్రుత్యః అసో నిక్యః కాస్వరో జయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ జన్మరహితము నిత్యము శాశ్వతము ప్రాచీనము. శరీరము చంపబడుచున్నాను ఆత్మ చంపబడదు ఇత్యాదికి తోపనిషద్రూపమగు శృతి అజః ఆత్మ జన్మరహితమనియు నిత్యః నిత్యమనియు బ్రూతే చెప్పుచున్నది. తదాత్మనో తన యొక్క ఆ వాస్తవ స్వరూపముతో తిష్ఠత ఉంటున్న అన్యరహ జ్ఞానికి ప్రారబ్ధ కల్పన ప్రారబ్ధము యొక్క కల్పన కురైట్లు. దేహాత్మతో దేహమే ఆత్మేను భావములోనున్నప్పుడు ప్రారబ్ధము ఆశ్రయభూతమగు దేహముతో తాదాత్మ్యమును అధ్యసించుటచేత దాని ధర్మమైన ప్రారబ్ధము యొక్క అధ్యాసము కూడా ఉండును. జ్ఞాని విషయమునను ఆ కథ కూడా ఉండదు. 461 సెయింట్ ఈ విషయమును సృష్టికరించుచున్నాడు. శ్రీవి వేక చూడామణి ప్రారబ్ధం సిద్ధ్యతి తదాయదా దేహాత్మన స్థిత్యః దేహాత్మభావో నైవేష్టః ప్రారబ్ధం త్యజ్యతామతః శరీరస్యాపి ప్రారబ్ధ కల్పన క్రాంతి రేవహి. 462 యదా ఎప్పుడు దేహాత్మన దేహాత్మబుద్ధితో స్థితః స్థితియుండునో తదా అప్పుడు ప్రారబ్ధం ప్రారబ్ధము సిద్ధ్యతి సిద్ధించును. అధ్యాసకు మూలభూతమగు అజ్ఞానము నశించినదిగాన దేహాత్మభావః దేహాత్మతాదాత్మ్య ధ్యాసము నైవ ఇష్టః ఇష్టము అంగీకార్యము కాదు. అతః ఆ కారణము వలన ప్రారబ్ధం ప్రారబ్ధము త్యజేతాం విరువబడుగాక ఆత్మకు ప్రారబ్ధముందునను వాదమును చేయరాదు అని తాత్పర్యము బాగుగా ఆలోచింపగా శరీరస్యాపి శరీరమునకు కూడా ప్రారబ్ధ కల్పన ప్రారబ్ధము యొక్క కల్పన ధాంత్యః ఏవ భ్రాంతి మాత్రమే హి నిశ్చయము అవ. ఈ విషయమును ఉపపాదించుచున్నాడు. అధ్యస్తస్య కుతః సత్వం అసత్వస్య కుతో జనః అజాతస్య కుతో నాశః ప్రారబ్ధమసతః కుతః. 463 ఇట్లు అధ్యస్తస్య అధ్యసింపబడిన దానికి సత్యం ఉనికి కుతః అస్వస్య సత్వము, ఉనికి లేనిదానికి జనః పుట్టుక కుతః ఇట్లు, అజాతస్య పుట్టని దానికి నాళః నాశము కుతః ఇట్లు, అసతః లేని దానికి ప్రారబ్ధం ప్రారబ్ధము కుతః ఇట్లు, న విద్యతే సత్వం యస్య తత్ అసత్వం, సత్వము లేనిది దానికి ఉత్పత్తి ఎట్లు, ఉత్పత్తి అననది లేదని అర్థము, పుట్టని దానికి నాశము ఎట్లు, నాశము కూడా లేదు, ఉత్పత్తి కొరకై ప్రార్థ దమును అంగీకరింపవలెను, ప్రారబ్ధమును అంగీకరపకున్నచో లోక ప్రసిద్ధమగు దేవతలు తిర్యగస్తువులు మనుష్యులు ఈ విధమైన వైషమ్యమును ఉపపాదించుటకు శక్యము కాదు. కొందరు 522-523 ప్రారబ్ధ విచారము, దేవతలుగను కొందరు తిర్యగంతువులుగను కొందరు మనుష్యులుగను జన్మించుచున్నారు, ఇట్లు వేరు వేరు జన్మలకు ప్రారబ్ధమే కారణమని అంగీకరింపకున్నచో మరియొక కారణమును దేనిని కూడా చూపుటకు శక్యము కాదు అని అర్థము. కాని బ్రహ్మవ్యతిరిక్తమగు సర్వమును మిథ్యేయని నిర్ణయించిన పిమ్మట సుక్తి రజతమువలె కేవలము అజ్ఞానము వలన మాత్రమే భాసించుచున్న జగత్తు యొక్క పుట్టుకకు కర్మ నిమిత్తమని చెప్ప పనిలేదు. వారి వారి కర్మలననుసరించియు వారి వారి విద్యార్థులననుసరించియు జీవులు స్థాన్వాది జన్మలను పొందుచుందురు అని చెప్పు స్థానుమనేను సమ్యంతి యథాకర్మ యథాశ్రుతం ఇత్యాది శృతులు వ్యవహార దృష్ట్యా అట్లు చెప్పుచున్నవని భావము. అనగా పరమార్థ దృష్టిలో జగత్సృష్టియు లేదు, దానికి నిమిత్తమగు ప్రారబ్ధ కర్మయు లేదు అని యర్థము. లవ ఇప్పుడు తస్య తావదేవ చిరం యావన్న విమోక్య అథ సంవత్సే అను శృతి యొక్క తాత్పర్యమును చెప్పుచున్నాడు. జ్ఞానేనాజ్ఞానకార్యస్య సములస్య లయో యది తిష్టత్యం కథం దేహ ఇతి శంకావతో జడాన్ సమాధాతుం. బాహ్యదృష్ట్యా ప్రారబ్ధం వదతి శృత్యః 464 సములస్య మూలభూతమగు అజ్ఞానముతో కూడిన అజ్ఞానకార్యస్య అజ్ఞానము యొక్క కార్యమైన బాహ్యమగు వేదాది ప్రపంచమునకును ఆధ్యాత్మికమగు అహంకారాది దేహాంత ప్రపంచమునకును జ్ఞానేన బ్రహ్మసాక్షాత్కారముచే లయః యది బాధ విలయము కలిగినచో అయం దేహః ఈ పాంచభౌతిక దేహము కథం ఎట్లు తిష్ఠతి నిలుచును ఇతి అని శంకావతః శంకగల జడాన్ ప్రాకృత జనులను తెలివి తక్కువ వారిని గూర్చి సమాధాతుం సమాధానము చెప్పు. 621 శ్రీవినేక చూడామణి తకు బాహ్యదృష్ట్యా వ్యవహార దృష్టితో ఋతః శృతి ప్రారబ్ధం ప్రారబ్ధమును ప్రారబ్ధమనునది ఉన్నదని పదతి యానన్న విమోషే ఇత్యాది వాక్యములలో చెప్పుచున్నది అవ. శృతి పైన చూపిన విధమున వ్యవహారముననుసరించి ప్రారబ్ధమనునది ఉన్నదని చెప్పుచున్నది. ఏ కాని కర్మ జన్యమగు శరీరాధికము సుప్తిరజతాధికము వలె ప్రాతీతికము పైకి కనబడునది మాత్రము కాదు సత్యమే అని చెప్పుటయందు ఈ శృతివాక్యముల తాత్పర్యము అని ఎన్నడునూ భ్రాంతి చెందరాదు అని చెప్పుచున్నాడు. నతు దేహాదిసత్యత్వబోధనాయ విపశ్చితాం యతః శృతేరభిప్రాయ పరమార్థకగోచరః 465 తుకాని విపశ్చితాం జ్ఞానుల యొక్క దేహాదిసత్యత్వబోధ నాయ దేహాదుల సత్యత్వమును బోధించుటకు నౌకాదు. యతః ఇందువలన అనగా శృతేః శృతి యొక్క అభిప్రాయః అభిప్రాయము పరమరేక గోచరః చరః పరమార్థ విషయమునకు మాత్రమే సంబంధించినది. జ్ఞానుల యొక్క ఏ దేహాదికమున్నదో దాని యొక్క సత్యత్వమును బోధించుటకై శృతి ప్రారబ్ధమును గూర్చి చెప్పుటలేదు. లేదా విపశ్చితాం అనుదానికి బోధనాయ అనుదానితో అన్వయము చెప్పి పండితులకు బోధించుటకై అని అని అర్థము చెప్పవచ్చును. తేజస్సుచే తిమిరము నశించినట్లు జ్ఞానముచే జగదుపాదానుభూత అమ్మగు అజ్ఞానము నశించినను దేహము మాత్రము ప్రారబ్ధము నశించిన పిమ్మటనే నశించును. దేహము నశించుటకు అంతమాత్రము ఆలస్యముండును అని చెప్పుటచే ఆ దేహము అజ్ఞానజన్యము కాదనియు కర్మజన్యమనియు అందుచే అది సత్యమనియు భావించుటకు అవకాశమున్నది. కాని అది యుక్తము కాదు. తారికుల సిద్ధాంతము V 526. ప్రారబ్ధ విచారము ప్రకారము పటమునకు ఉపాదాన కారణముగు తంతువులు నశించిన వెంటనే ఆ పటము నశించదు. తంతువులు నశించిన మరుసటి క్షణము వరకును పటము ఉండి మరుసటి క్షణముననే ససించును. అనగా ఉపాదాన కారణము నశించిన పిమ్మట గూడా ఒక క్షణము వాటు కార్యముంచునని తార్కికుల సిద్ధాంతము. ఈ సిద్ధాంతమును పురస్కరించుకొని పంచదశిలో చిత్రదీప ప్రకరణమున ఇట్లు చెప్పబడినది. ఉపాదానే వినప్తేపి క్షణం కార్యం ప్రతీక్షత ఇత్యాహుస్తార్కిక సద్వదస్మాకం కిం న సంభవేత్. తంతూనాం దినసంఖ్యాన తైస్తాదృక్షక్షణ ఈరిత భ్రమస్యాసంఖ్యకల్పస్య యోగ్యః క్షణ ఇహేష్యత. ఉపాదాన కారణము నశించినను కార్యము క్షణకాలముండునని తార్కికులు చెప్పుచున్నారు. అది మాకు మాత్రము ఎందుకు కుదరదు? తంతువులు కొన్ని రోజులపాటు మా తమే ఉండును. కావున ఆ దిపసిముల ప్రమాణమునకు అనుగుణమైన క్షణమును వారంగీకరించినారు. ఎన్నియో కల్పములు అనంతకాలము నుండి వచ్చుచున్న భ్రమకు అనుగుణముగా క్షణమును మా మతమున అంగీకరింపవచ్చునుగదా. ఈ విధముగా అనాదికాలము నుండి వచ్చుచున్న అజ్ఞానము ఉపాదానముగా గల దేహాదికము కూడా అజ్ఞానము నశించిన పిమ్మట కొంతకాలము ఉండునని చెప్పుటకు శక్యమే కదా. ఎంతము విజిగీష్ కథలో ఏదో విధముగా ప్రతివాదిని ఓడించునుద్దేశముతో చేసెడి వాగ్వాదమునకు విజిగీష్ కథ అని పేరు చెప్పెడి సమాధానము. వాస్తవమున న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః న ముముక్షురవై ముక్త ఇత్యేషా పరమార్థత. సృష్టి నిరోధముగాని సృష్టిగాని బద్ధుడుగాని సాధకుడుగాని ముముక్షువుగాని ముక్తుడుగాని వేరు, ఇది పరమార్థము అను శృతి 628. శ్రీవివేక చూడామణి 1ననుసరించి బ్రహ్మమాత్రమే పరమార్థము. జ్ఞానముచే సమూలముగా అజ్ఞాన కార్యము నశించినచో ఈ దేహం ఎట్లుండును అనెడు మందబుద్ధులు చేయు శంకకు ఏదియో యొక్క సమాధానము చెప్పవలెను గదాయని మాత్రమే శృతి ప్రారబ్ధమనున్నది ఒకటున్నది అని చెప్పుచున్నది. ఈ సమాధానము చెప్పుట శృతికి ప్రధాన తాత్పర్య విషయము కాదు. ఏలనా శృతి యొక్క అభిప్రాయము పరమార్లేఖగోచర ప్రమాణాంతరములచే తెలియరానిదియు సప్రయోజనమును అబాధితమును అగు విషయమునకు సంబంధించి యుండును. ఈ విధముగా అజ్ఞాననశనంతరము కూడా జ్ఞానులు శరీరము కర్మ సమాప్తి ఎగువర్కును ఉండును అని చెప్పుటలో ప్రయోజనమేమీయు లేదు గాన తస్య తావదేవ చిరం ఇత్యాది శృతి మందుల శంకకు సమాధానము చెప్పుటకు మాత్రమే ఉద్దిష్టమైనదని భావము. అవ ఇప్పుడు శృతితాత్పర్య విషయమగు పరమార్థమును 7 శ్లోకములలో సంగ్రహించుచున్నాడు.